ఇలలోన కన్నీటి వరదై కమ్మేసినావే. గుండెలోన కూసిన కోయిల గొంతు మూగదైనది ఏంటిలా, హృదయపు లయలకు కిలకిల మరి నేర్పిన చలి మేలేదేలా. నీలి నీలి కన్నుల నిండిపోవే ఇలా, జాలువారే వెన్నెలా ఉండిపోవే అలా. కలలోన నువ్వే ఇలలోన నువ్వే కన్నీటి వరదై కమ్మేసినావే. ఈ అల్లి బిల్లి ఆగడాలు ఏలా, చేరవే చేరవే చంద్రవంక చిమ్మ చీకటేగా చిన్ని నవ్వులేక. నువ్వు వాగల్లే వస్తే చలి మెరుపులాననే నేనవుతా, చిరుగాలై వీస్తే నీ ఎదురుగా నిలబడి అల్లుకుంటా. జాలువారే వెన్నెల ఉండిపోవే అలా.